209 హ్రీంకార కందాంకురిక సం ఛా హ్రీంకార కందాంకురిక హ్రీంకార ఏవ కందం దృఢతర బీజభావ తస్య అంకురిక ఆది ప్రసవ నూతనాభి వ్యక్తిరిత్యర్థః యథా లోకే అంకురాదికం కందాదినిష్ఠ ఉత్పాదక శక్తి మనభూయేవ స్వయం స్కంధ శాఖా పత్ర పుష్ప ఫలాద్యాత్మన యథా వివర్తమానం తత్సామర్థ్య ప్రకటన కారణం భవతి తథా హ్రీంకారస్య వేదైక దేశత్వేన ఇతర ప్రమాణానపేక్షతయా స్వవాచ్యాజ్ఞాపసేన స్వతః ప్రామాణ్యే స్థితే పి తజ్జన్య జ్ఞాన విశేషయ తావచ్ఛేదక ధర్మ రూప నానా ప్రకార జగత్ పరిణామ హేతుత్వ సాధక అఘటిత ఘటనాపటియసి మాయోపాధికత్వేన తదద్వయ రూప సతీ తన్మాత్ర ప్రమాణ వేద్యేత్యర్థః ఓం హ్రీంకార కందాం కురికాయే నమః. ఆం వి హ్రీంకార మనే కందము అనగా దృఢతర బీజభావము గల దుంప. ఆ దుంప యొక్క మొదటి మొలక అనగా నూతన ప్రకాశమని నూతనాభివ్యక్తి యని అర్థము. లోకములో అంకురాధికము అనగా మొలక మొదలైనవి కందాదుల దుంప మొదలైనవాని ఎందున్న యుత్పాదక శక్తిని తిరస్కరించుకయే నాశమొందించుకయే స్వయముగా శంకర గ్రంథరత్నావళి మ్రానుగను శాఖలుగను పత్రములుగను పుష్పఫలాదులుగను నివర్తమానమై అధిష్టాన సత వికారమునదక కార రూప పరిణామము చెందుట తత్కందనిష్టమైన సామర్థ్యాభివ్యక్తికి కారణమగుచుండును. ఆ రీతిగా హ్రీంకారము వేణేక దేశము వేదములో ఒక భాగము. అందువలన అన్యప్రమాణాపేక్ష లేకే స్వవాచ్యార్థ జ్ఞాపకము పరమేశ్వర జ్ఞాపకము అగును. కావున స్వత ప్రామాణ్యము కలడైనను తత్ప్రమాణజన్యమైన జ్ఞాన విషయమునకు అనచ్ఛేదక భేదశూలక ధర్మరూపమైన నానావిధ జగత్పరిణామ హేతుత్వ సాధకము అఘటితఘటనాపటియసి సంభవించని దానిని సంభవింపచేయనట్టి సామర్థ్యము గల యైన మాయ ఉపాధిగా గలది. ఆ కారణము చేత పరమేశ్వరి రెండు అర్థము అర్థములు మాయోపాధిక చైతన్యము నిరుపాధిక శుద్ధ చైతన్యము గలదే తన్మాత్ర రెండు ప్రమాణములచే వేద్యురాలని యర్థము. విసే కంద శబ్దము మూలాధార ద్యోతకము మూలాధార స్థితయ్యున్న కుండలని శక్తి సాధకుని ప్రాణాయామాదుల చేత జాగరితమై ఊర్ధ్వన్ముఖయ్యగుట కందాంకురికాయను శబ్దముచే సూచితమగుచున్నది. మూలకం దం ఫణాశ్రేణ దృష్ట్వా కమలకందపత్ అను వచనము వలన భుజంగాకారముతో ఉన్న కుండలిని శక్తి మూలకండమును చూచునని తెలియచున్నది. 312 లలితా త్రిశతి భాష్య తేన కుండలిని సుప్త సంతప్త ప్రబుధ్యతే దండాహత భుజంగీవ నేహస్వస్య రుజుతాం ప్రజేత్ అను యోగకుండల్యుపనిషద్వచనము వలన సుప్త కుండలిని మేల్కాంచి రుజుత్వమును పొందునని తెలియచున్నది. ఇది హ్రీంకార కందాంకురిక ఇననామమును జ్ఞాపకము చేయురుచున్నది